ఉదేరాయ వా విశ్వవిశ్వాహ్యం వాదిలాయం వాజయంత ప్రేయాం అగ్నిం వా ధోరాయాం ఇమ్మై వాచా స్వాహయ భువాయ Yeah. దానాయ సమధేమాయ ఆయనాయ ప్రాయ మాయవాయ అగ్నాయ పరాతాయ అస్మాయే దాతవేదమ హాయ శ్రవవ శ్రోజియా యేయా Yeah. భద్రాయ అగ్నిరాయ భద్రాయ సమాప్తం బహుసామి పర్వ ప్రారంభ. ఓం తద్భవ గాయ సుతాయ చ ఉ ఇంద్రమ ఆ వాజయాదు ఇంద్రసానా Yeah.